బాళాగిర్హానూజానోగాత్యసహోవాచ జాతశత్రు కాస్యం బ్రహ్మతే ప్రవాణీతి సహోవాచ జాతశత్రుస్తహస్రమేత్యాచి జద్మో జనకో జనక ఇతి వై జనా ధావంతీతి సహోవాచ గార్జోయేవాదిత్యే పురుషయేతమేవాహం బ్రహ్మోపాసీతి సహోవాచాజాతశత్రుర్మామై తస్మిన్ భూతానాం మూర్ధారాజేతి అహమేతముపాసీతి స యజేతమేవముపాస్తే తిష్టాస్సర్వేషాం భూతానాం అధ్వారాజావతి సహోవాచకార్యోయేవాసౌ చంద్రే పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ బృహన్ పాండరవాసా సోమో రాజేతి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే హరహర్హసుత ప్రసుతో భవతి నాస్యాన్నం క్షీయతే సహోవాచకార్యోయేవాసౌ విద్యుతి పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్టాస్తేజస్వీతి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే తేజస్వీహ భవతి తేజస్విలీహాస్య ప్రజా భవతి సహోవాచకార్యోయేవాయమాకాశే పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా పూర్ణమప్రవర్తీతి వాహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే పూర్యతే ప్రజయా పరుర్నాస్మాల్లోకాత్ ప్రజోద్వర్తతే సహోవాచకార్యోయేవాయం వాజౌ పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠాయింద్రో వైకుంఠో పరాజితాసేనేతి వాహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే జిష్ణుర్హా పరాజిష్ణద్భవత్యన్యదస్య జాయీ సహోవాచకార్యోయేవాయమగ్నౌ పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠాభిషాసహిరితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే విషాసహిర్హ భవతి విషాసహిర్హాస్య ప్రజా భవతి సహోవాచకార్యోయేవాయమప్సు పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా ప్రతిరూపయితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే ప్రతిరూపజ్ఞేహై వైనముపగచ్చతి నా ప్రతిరూపమథో ప్రతిరూపోస్మాజ్జాయతే సహోవాచకార్యోయేవాయమాదర్శే పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠారో జిష్ణురితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే రోజిష్ణుర్హ భవతి రోజిష్ణుర్హాస్య ప్రజా భవత్యథో సన్నిగచ్చతి సర్వాగ్రస్తానతి రోచతే సహోవాచకార్యోయేవాయంతం పశ్చాశబ్దో నో దేత్యేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా అసురితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే సర్వజ్ఞే హైవాస్మిన్ లోక ఆయురే దినైనం పురాకాలాత్ ప్రాణో జహాతి తపోవాచకాజ్యోయజేవాయం దిక్షు పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రుర్మామైతస్మిన్ సంపతిష్టాద్వితీయో నపగయితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే ద్వితీయవాన్నభవతి నాస్మాద్గణశ్చిద్యతే తపోవాచకాజ్యోయజేవాయంఛాయామయ పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రుర్మామైతస్మిన్ సంవతిష్టా మృత్యురిది వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే సర్వజ్ఞైవాస్మిన్ లోక ఆయురేతి నైనం పురా కాలాన్ మృత్యురాగచ్చతి తహోవాచకాజ్యోయజేవాయమాత్మని పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రుర్మామైతస్మిన్ సంవతిష్టా ఆత్మన్ వీతి వాహమేతముపాసయితి స యజేతమేవముపాస్త ఆత్మన్ వీహ భవత్యాత్మన్ వినీహాస్య ప్రజా భవతి సహతోష్మీమాసగార్యః తహోవాచా జాతశత్రురేతావన్నోత్యేతావద్ధీచినైతావతా విదితం భవతీతి సహోవాచగార్య ఉపత్తాయా నీతి సహోవాచా జాతశత్రు ప్రతిగోమంచైతద్యద్బ్రాహ్మణక్షత్రియముపేయాద్బ్రహ్మమేవ క్షతీతిపయిష్యామీతి సంపానావాదాయోస్తౌతౌహ పురుషజ్ఞమాజగ్మతుస్తమేతేయం నామభిరామంత్రయాం చక్రే బృహన్ పాండరవాసః సోమరాజన్నితి స నోస్తౌ తం పాణినాపేషం బోధ ంచకారసహోస్తౌ సహోవాచా జాతశత్రుర్యత్రైషయేతత్సుప్తోభూత్యయేష విజ్ఞానమయ పురుష వైషతదా భూవత్కృతయేతదాగాది తరుహ సహోవాచా జాతశత్రుర్యత్రైషయేతత్సుప్తోభూత్యయేష విజ్ఞానమయ పురుషత్తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ జయేషోంతర్హృదయ ఆకాశస్తస్మిన్ చేతేతాని యదా గృహ్ణాచ్యతహైతత్పురుషస్వపితి నామ తద్గృహీతయేవ ప్రాణో భవతి గృహీతా వాగ్గృహీతం చక్షుర్గృహీతజ్ఞశ్రోత్రం గృహీతం మనః స యత్రైతత్స్వప్నయాచరతి దేహాశ్చ లోకాస్తదుదేవ మహారాజో భవత్యుదేవ మహాబ్రాహ్మణ గురేవోచ్చావచన్ నిగచ్చతి స యథా మహారాజో జానపదాన్విహిత్వా స్వే జనపదే యథా కామం పరిభక్షేతైవ మే వై సయేతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథా కామం పరిభక్షతే అథ యదా సుషుప్తో భవతి యదా న కస్య జన భేదహిత నామ నాడ్యో ద్వాసప్తతి సహస్రాణి హృదయాత్పురీతమభిప్రతిష్టంతే తాభిప్రత్యవసృప్యపురీతతిశేతేన యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వాది భీమానందస్య గత్వా సయీతైవ మే వైషయే తచ్చేతే స యోన్ననాభిస్తంతునోచ్చరేథాగ్నేక్షుద్రా విస్ఫులింగాల్యుచ్చరంతే దేవాస్మాదాత్మనస్సర్వే ప్రాణాస్సర్వే లోకాస్సర్వే దేవాస్సర్వాణి భూతాని యుచ్చరంతి తస్యోపనిషత్సత్యస్య సత్యమితి ప్రాణావైసత్యం చేశామేష సత్యం యోగ వై శిశుజ్ఞే సాధానజ్ఞే సత్ప్రత్యాధానజ్ఞే సత్సూనజ్ఞే సదామం వేద సత్రహద్విరతో ధ్యాతంజానవరుణధ్యయం వాపశీసుర్యోయం మధ్యమ ప్రాణస్తస్యేదమేవా గానమిదం ప్రత్యాధానం దానస్తూనాన్నందామా తమేతాసత్రాక్షితయ ఉపతిష్టంతే తద్యాయి మా అక్షన్ లోహిన్యో రాజయస్తాభిరేణజ్ఞే రుద్రోన్వాయస్తోథయా అక్షన్ నాపత్తావిపద్యన్యో యాకనీన కాతయాదిత్యోత్కృష్ణం తేరాగ్నిర్యచ్చుక్లంతేనేంద్రోఘరయీనం వర్చన్యా పృథివ్యం వాయుత్తాద్యోరుత్తరయానాస్యాన్నుంశీయతే జయేవం వేదా తదేశ్లోకోవత్యర్వాగ్విలక్షమతపోద్వబుద్ధస్తస్మిన్ యశో లిఖితం విశ్వలోకం తస్యాతత ఋషయస్తప్తీరే వాగక్షమే బ్రహ్మా సంవిధానే నిత్యర్వాగ్విలక్షమతపోద్వబుద్ధ్న జిపీరం తచ్చిరేషర్వాగ్విలక్షమతపోద్వబుద్ధ్నస్మిన్ యశో లిఖితం విశ్వలోకమితి ప్రాణావై యశో విశ్వలోకం ప్రాణా ఋషయస్తత్కీరీ ప్రాణా వా ఋషయ ప్రాణానే తదాహ వాచక్షమీ బ్రహ్మణా సంవిధానేది వాక్షమీ బ్రహ్మణా సంవిత్తే ఇమాదేవ గౌతమ భరద్వాజామయమేవ గౌతమోయం భరద్వాజ ఇమాదేవ విశ్వామిత్రజమరగ్ని అయమేవ విశ్వామిత్రోయమరగ్నిమాదేవ వసిష్ఠ పావయమేవ వసిష్ఠోయం కశ్యపో వాజేవాచార్యన్నమద్యేత్యర్హవై నామైతద్యదత్తి సర్వస్యాత్వాభవతి సర్వస్యాన్నం భవతి యజేవం వేదా ్రహ్మణో రూపే మోత్రంచై వామోత్రంచ మత్యంచాప్రతంచేక్షేతమోత్పస్ అథావోత్తం వాజిచ్చాంతరిక్షంచైతమృతమేతద్యదేతద్యంతస్యేతస్యామోక్షస్యేతస్యామృతస్యేతస్యయతయేతస్యత్యస్యేతరతోజయేషయేతస్మిన్ మండలే పురుషస్యేతరసమిదైవతం అథాధ్యాత్మమిదమే భవోర్థం యదన్యత్రానార్చయచ్చాయమంతరాత్మన్నాకాశయే తన్మత్యమేతత్సత్తస్యేతస్యమోత్తస్యేతస్యమత్యస్యేతస్యస్యేతస్యతయేషరసోయక్షుస్సరతోక్షేషరసః అథావోర్తం ప్రాణశ్చయత్రాయమంతరాత్మన్నాకాశయే తదమృతమేతద్యదేతస్యంతస్యేతస్యామోత్తస్యేతస్యామృతస్యేతస్యయతయేతస్యస్యేషరసోయోజం దక్షిణేక్షణం పురుషస్యేషరసః తస్య హైతస్య పురుషస్య లోపం యథామాహారజనం వాసో యథాపాన్వామికం యథేంద్రగోపో యథాగ్యత్యర్యథాపుండరీకం యథాసకృద్విద్యుత్తేవహపాకస్య శ్రీయద్భవతి యజేమం వేదా తాత ఆదేశో నేతి నేతి నక్యేతస్మాదితి నేత్యం యత్పరమస్య నామధేయజ్ఞేహస్య సత్యమితి ప్రాణావైత సత్యం తేషామే సత్యం మైత్రేయీ హోవాచాజ్ఞమర్చ ఉద్యాస్యం వాహరేహమస్మాత్నాదస్మి హంతరే నయాకాశ్యాయంకర వాణీ సాహోవాచ మైత్రేయీయన్మయ్యం భగోత్సర్వాృథివీత్రేణ పూర్ణా సత్కథం సేనామృతామితి నేతి హోవాచయాజ్ఞమర్చో యథైవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితస్యాగమృతత్వస్య తూర్ణాకాచివిత్తే నేతి సాహోవాచ మైత్రేయీయేనాహన్నామృతాస్యాంకిమహంతేన కుర్యాంజరేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి తపోవాచయాజ్ఞవల్య ప్రియావతారేణి ప్రియం భాషతేఖ్యాస్వ్యాఖ్యాచక్షారస్మేది తపోవాచన వా అరే పత్య కామాయ పతి ప్రియోవత్యాత్మనస్సు కామాయ పతి ప్రియోవతి న వా అరే జాజాయీ కామాయ జాయా ప్రియాభవత్యాత్మనస్సు కామాయ జాయా ప్రియాభవతి న వా అరే పుత్రానాం కామాయ పుత్రా ప్రియాభవంత్యాత్మనస్సు కామాయ పుత్రా ప్రియాభవంతి న వా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యా ఆత్మనస్సు కామాయ విత్తం ప్రియం భవతి న వా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవత్యాత్మనస్సు కామాయ బ్రహ్మ ప్రియం భవతి న వా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ క్షత్రం ప్రియం భవతి న వా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ లోకా ప్రియా భవంతి న వా అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ దేవా ప్రియా భవంతి న వా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాని భవంత్యాత్మనస్సు కామాయ భూతాని ప్రియాని భవంతి న వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవత్యాత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసిత్రేయాత్మనో వా అరే దర్శనేన శ్రవణేన విద్యాభిజ్ఞానేనేదజ్ఞసర్వం విదితం బ్రహ్మతం పరాదాద్యోన్యత్రాత్మనో బ్రహ్మవేదక్షత్రం తం పరాదాద్యోన్యత్రాత్మనక్షత్రం వేదలోకాత్తం పరాదుల్యోన్యత్రాత్మనోకాన్ వేదదేవాస్తం పరాదుల్యోన్యత్రాత్మనో దేవాన్ వేదభూతాని తం పరాదుల్యోన్యత్రాత్మనో భూతాని వేద సర్వం తం పరాదాద్యోన్ ఎత్రాత్మనసర్వం వేదేదం బ్రహ్మేదం శబ్దని వేలోకాని వేదే వాయిమాని భూతాని తగ్గే సర్వం యదయమాత్మా సయథాదుందుభేర్హన్యమానశ్చన బాహ్యాన్శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేత్వగ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దో గృహీతః యమానశ్చన బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ సంఖస్య తద్గ్రహణేన సంఖద్మస్య వా శబ్దోగృహీతః యీణాయీవాద్యమానాయీన భాగ్యాన్ శబ్దాన్ శక్నుయాన్ గ్రహణాయ వీణాయీతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో విహీతః ప్రయతాగ్రేహాగ్నేరభ్యాగితా పృథగ్భూ బావినిశ్చరం దేవం వా అరే మహతో భూతస్య నిష్పతితమేతేదోగిషం వేదస్వామ వేదోషం వాంగిరసనిహాస పురాణం విద్యాముపనిషద శ్లోకా సూత్రాణ్యనుఖ్యానాఖ్యానాైతాని విశ్వసిహాని యథా సర్వాసామపాద్యే సముద్రయేకాయ నమేవజ్ఞ సర్వేషాద్యస్పర్శానాం త్వగేకాయ నమేవజ్ఞ సర్వేషాం గృంభానాం నాసికైకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే రసానాం జిగ్వేకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే రూపానాం చక్షురేకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే శబ్దానాగ్య శ్రోత్రమే ఏకాయ నమేవజ్ఞ సర్వేషాగ్ఞ సంకల్పానాం మననేకాయ నమేవజ్ఞ సర్వాసాం విద్యానాగ్ఞ హృదయమేకాయ నమేవజ్ఞ సర్వేషాం కంపనాగ్ఞ హస్తాదేకాయ నమేవజ్ఞ సర్వేషామానందానాముపక్కయేకాయ నమేవజ్ఞ సర్వేషాం విసర్గానాం వాజురేకాయ నమేవజ్ఞ సర్వేషామధ్వనాం ఆదావేకాయ నమేవజ్ఞ సర్వేషాం వేదానాం వాగేకాయ సయథాసైంధవశల్యముదకే ప్రాప్త ఉదక మేవాలు విధీయేత మహాశ్రహణాయస్తాదీతలవమేం వాహరయుతం మహద్భూతమనంతమపాదం విజ్ఞానఘన ఏభ్యో భూతేభ్యుత్పాయతాలుభిలస్య ప్రతిమీతి హోవాచ మైత్రేయత్రైవమాభగవానమోహన్మత్రేత్య సంజ్ఞాస్తి సహోవాచ నేహం మోహం ప్రదేయం జలం వారయితం విజ్ఞానాయ ఎత్రైతమివ భవతి తదితర ఇతరం విఘ్రతి తదితర ఇతరం పశ్యతితర ఇతరేషుణోతి తదితర ఇతరమభివదతి తదితర ఇతరం మనుదేవ ఇతర ఇతరం విజానాతి యత్ర వా అస్య సర్వమాత్మై వావోత్తత్కేన కం విభ్యేత్తత్కేన కం పశ్యేత్తత్కేన కగ్నేషుణుయాత్తత్కేన కమభివదేత్తత్కేన కం మన్యేత తత్కేన కం విజానీయాజ్ఞాతారమరేకేన విజానీయాది ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధ్వస్యే పృథివ్యే సర్వాణి భూతాని మధుజత్రాయమస్యాం పృథివ్యాం తేజోమయోమృతమజః పురుషో జత్రాయమస్యాత్మజ్ఞేనాదీరస్తేజోమయోమృతమజః పురుషోయమేవ సజోజామాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇమా ఆపస్తన్వేషాం భూతానాం మధ్వాసావపాజ్ఞే సర్వాణి భూతాని మధుజచ్చాజమాస్వప్సుతేజోమయోమృతమయః పురుషో జత్యాజమధ్యాత్మజ్ఞేనైకతస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయమగ్నిస్తన్వేషాం భూతానాం మద్వస్యాత్మే సర్వాణి భూతాని మధుజచ్చాయమస్మిన్నగ్నౌ తేజోమయోమృతమయః పురుషో జచ్చాయమద్యాత్మం మాం మయస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయం వాయుస్సర్వేషాం భూతానాం మధ్వస్య వాయో సర్వాణి భూతాని మధుజచ్చాజమస్మిన్ వాయో తేజోమయోమృతమయః పురుషో జచ్చాజమధ్యాత్మం ప్రాణస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయమాదిత్యస్సర్వేషాం భూతానాం మధ్వస్యాదిత్యస్య సర్వాణి భూతాని మధుజచ్చాజమస్మిన్నాదిత్యేతేజోమయోమృతమయః పురుషో జచ్చాజమధ్యాత్మం చాక్షుషస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజయమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇమాదితస్సర్వేషాం భూతానాం మద్వాసాందితాజ్ఞే సర్వాణి భూతాని మధుజచ్చాజమాసుదిక్షుతేజోమయోమృతమయః పురుషోయచ్చాజమధ్యాత్మజ్ఞశ్రోత్ర ప్రాతిశ్రుత్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజయమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయం చంద్రస్సర్వేషాం భూతానాం మధ్వస్య చంద్రస్య సర్వాణి భూతాని మధుజచ్చాయమస్మిచ్చంద్రేజోమయోమృతమయః పురుషోయచ్చాయమధ్యాత్మం వానసస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజయమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇయం విద్యుత్సర్వేషాం భూతానాం మధ్వస్యే విద్యుత్సర్వాణి భూతాని మధుజచ్చాజమస్యాం విద్యుదితేజోమయోమృతమయః పురుషోయచ్చాజమధ్యాత్మం తైజసస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజయమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయజ్ఞస్తనయత్నస్సర్వేషాం భూతానాం మధ్వస్యస్తనయత్నాస్సర్వాణి భూతాని మధుజశ్చాజమస్మిన్ తేజోమయోమృతమయ పురుషోజత్రాయమ్యాత్మేతాబ్దస్థౌ వదస్తేజోమయోమృతమయ పురుషోయమే సయోజమాత్మేదమృతమిదం సర్వం అయమాకాశత్సర్వేషాం భూతానాం మద్వస్యాకాశస్య సర్వాణి భూతాని మధుజస్యాయమస్మిన్నాకాశే తేజోమయోమృతమయ పురుషోయస్యాయమధ్యాత్మజ్ఞేద్యాకాశస్తేజోమయోమృతమయ పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేణజ్ఞే సర్వం అయం ధర్మస్సర్వేషాం భూతానాం మద్వస్య ధర్మస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయోమృతమయ పురుషోయశ్చాయమధ్యాత్మస్తేజోమయోమృతమయ పురుషోయమేవ తయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం సత్యజ్ఞేషాం భూతానాం మధ్వస్య సత్యస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ తేజోమయోమృతమయ పురుషోయశ్చాయమధ్యాత్మేతాజోమయోమృతమయ పురుషోయమేవ సయోజమాత్మేతమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇదం మానుషజ్ఞే సర్వేషాం భూతానాం మధ్వస్య మానుషస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ మానుషే తేజోమయోమృతమయ పురుషోయశ్చాయమధ్యాత్మం మానుషస్తేజోమయోమృతమయ పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయమాత్మా సర్వేషాం భూతానాం మత్వస్యాత్మన సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్నాం మనితేజోమయోమృతమయ పురుషోయశ్చాయమాత్మా తేజోమయోమృతమయ పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం తమాయమాత్మా సర్వేషాం భూతానామధిపతి సర్వేషాం భూతానాజ్ఞరాజాతద్యథారథనా భోజరథనే మూలారా సర్వే సమర్పితాయే వాదేవాస్మిన్నాత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వయేత ఆత్మానః సమర్పితాః ఇదం వై తన్మధురభ్యంగాథర్వమాశుభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచతి తత్సాన్నరాసనజేతజ్ఞే సముగ్రవా విష్ణుమామి తన్యతున్నభృష్టిం తద్భ్యంగయన్మధ్వాథర్వమో వామస్తస్య శేష్ణా ప్రయతీమువాచేతి ఇదం వై తన్మధురభ్యంగాథర్వణో శుద్ధాముచ తదేతృషి పశ్యన్నవోచత్ ఆథర్వణాయాశ్వినాగీతే శిర ప్రత్యేరయతం సవాం మధు ప్రవోచృతాయంతాయ్యాపి కక్ష్యం వామితి ఇదం వై తన్మధురభ్యంగాథర్వణో శుద్ధ్యాముచ తదేతృషి పశ్యన్నవోచత్ పురశ్చక్రేపద పురశ్చక్రే చతుష్పద పురస్సవక్షీభూత్వా పురపురుషావిదతి సవా అయం పురుషసర్వాసుపూర్షపురుషయోమైలేన కించనామాసుకంభైలేన కించనాసంవృతం ఇదం వై తన్మధురభ్యంగాథర్వణోశుభ్యాముచ తదేతృషి పశ్యన్నవోచత్ ూపం ప్రతిపో బూవ తదస్పం ప్రతి చక్షణాయ ఇంద్రోమాజాభిపురుపీయతే యుక్తాక్ష్యరయ సతాదసేత్యయం వై హరయోయం వై దశసహస్రాని బహూని చానంతాని చదేత్రహ్మాపోర్వమన పరమనం పరమబాహ్యమయమాత్మా బ్రహ్మ సర్వానుభూనిత్యనుశాసనం అథవర్గేత పౌతిమాశ్యోగోపవనాద్యోపవన పౌతిమాశ్యాత్పౌతిమాశ్యోగోపవనాద్యోపవన కౌశికాత్ కౌశిక కౌండిన్యాత్ కౌండిన్యశ్చాండిల్యాచ్చాండిల్య కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః ఇది సహోవాచ నమో వయం బ్రహ్మష్టాయ కర్మ గోకామాయే భవజగ్గత్మయితి తజ్ఞః తతయేవ ప్రష్టం తద్వేహోతాశ్వలః యాజ్ఞవల్క్యేతి హోవాచ యది తజ్ఞః సర్వం మృత్యునా ప్రజ్ఞ సర్వం మృత్యునా విపన్నం కేన యజమానో మృత్యోదాప్తి మతి ముచ్యత ఇతి హోత్రద్విజాజ్ఞినా తామాద్వైరగ్యస్య హోతా తద్వేయం వాక్సో యమగ్యస్య హోతా సముక్తిస్తాది ముక్తిః. యాజ్ఞవల్గేతి హోవాచ యదిరగ్ఞర్వమహోరాభ్యామాప్తర్వమహోరాభ్యామభిపన్నం చేన యజమానో హోరాత్రయోతాప్తిపతిముచ్యతర్యునద్విజాక్షుషాదిత్యేన చక్షుర్వైయజ్ఞాధ్వర్యుస్తద్యదిదం చక్షుస్వసామాదిత్యస్వద్భర్యుస్తముక్తిస్వాదిముక్తి రాజ్యవల్గేతి భోవాచ జలిదగ్ఞం పూర్వపక్షాపరపక్షాభ్యామాప్తజ్ఞం పూర్వపక్షాపరపక్షాభ్యామభిపన్నం చేన యజమాన పూర్వపక్షాపరపక్షయోధాప్తిమభిముచ్యత ఇచ్చాత్రిజావాజిత ప్రాణేన ప్రాణో వైయజ్ఞోద్గాత తద్యోజం ప్రాణస్తవాయుస్తముద్గాతముక్తిస్తాది ముక్తివల్గేతి హోవాచ యది దమంతరిక్షమనారంభణమివ వేదాన్ క్రమేణ యజమాన స్వర్గల్లోకమాక్రమత యది బ్రహ్మణ పిజామనసేణ మనోభీయజ్ఞస్య బ్రహ్మా తద్యదిదం మానస్సోచంద్రస్త బ్రహ్మా సముక్తిస్తాతిముక్తిరిచ్చతి మోక్షాసరం పద యాజ్ఞవల్గేతి హోవాచ కతిభిర్హోతాజ్ఞే కరిష్యతీతి త్రిభిరితి కతమాస్తాస్తిస్రయితి పురోను భాగ్యాచ్యాచైవ తృతీయాభిర్జయతీతి యత్కించేదం కాణభృతి యాజ్ఞవల్గేతి హోవాచ కత్యయమద్యాధ్వర్యుగస్మింజ్ఞ ఆహుతేర్హోష్యతీతి తిస్రజితి కతమాస్తాస్తిస్రజితి యాభూతాబుజ్వలంతి యాభూతాభిమేధంజే యాభూతా అభిషేదతే చింతాభిర్జయతీతి యాభూతాబుజ్వలంతి దేవలోకమేవ తాభిర్జయతి దీప్యత ఇవ హి దేవలోకో యాభూతా అతిమేధంతే పితృలోకమేవ అభిర్జయత్యతీవ హి పితృలోకో యాహుతా అధిషేదతే మనుష్యలోకమేవ హి మనుష్యలోకః యాజ్ఞవల్గేతి హోవాచ కతిభిరయమద్య బ్రహ్మా యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి ఏకయేతి కతమా వై చేతి మనయే వేత్యనంతం వై మనోనంతాణి చేదే అనంతమేవ సేనలోకం జయతి యాజ్ఞవల్గేతి హోవాచ కత్యయ మద్యోజ్ఞాతాస్మిన్యజ్ఞే స్తోత్రియాస్తోష్యీతిస్రజితి కతమాస్తాస్తిస్రజితి పురోవాచ్యాచ్యాచైవ తృతీయా కతమాస్తాయాస్యాత్మమితి ప్రాణయే వపురోను వాక్యాణో యాజ్ఞానస్తాకింతాభిర్జయతీతి పృథివీ లోకమేవ పురోను వాక్యయా జయత్యంతరిక్షలోకైయాజ్ఞయాద్యులోకజ్ఞ సత్యయా పరోహ భూతాశ్వల ఉపగదామా అథైనంజారచారవ ఆస్తభాగప్రచ్చయాజ్ఞవల్గేతి హోవాచ కతిగ్రహాయిత్యష్టో గ్రహా అష్టావతి గ్రహా ఇతి ఏతేష్టో గ్రహా అష్టావతి గ్రహా కథమేత ఇతి ప్రాణో వై గ్రహస్సోపానేమాదిగ్రాహేణ గృహీతోపానేన హి గంధాన్ జిఘ్రతి వాగ్వై గ్రహస్తనాదిగ్రాహేణ గృహీతో వాచా హి నామాన్యభివదతి జిహ్వా వై గ్రహస్తరసేనాదిగ్రాహేణ గృహీతో జిహ్వయా హి రసాన్ విజానాతి చక్షుర్వై గ్రహస్వరూపేణాదిగ్రాహేణ గృహీత చక్షురాయుపాని పశ్యతి శ్రోత్రం వై గ్రహస్వశబ్దేనాదిగ్రాహేణ గృహీత శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి మనో వై గ్రహస్వకామేనాదిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామయతే హస్తం వై గ్రహస్థకర్మణాదిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాత్ కర్మ కరోతి గ్రహస్తస్పరిశేనాతిగ్రాహేణ గృహీతస్తాభిస్పరిశ్రాంతేదయతేష్ట గ్రహ అష్టావతిగ్రహా చాచవల్చేతి హోవాచయతి జ్ఞే సర్వం మృత్యోరన్నం కాశ్చిత్వా మృత్యురన్నమిత్యర్వై మృత్యుస్తోపామన్నమప పునర్మృత్యం జయతి యాజ్ఞవల్కేతి హోవాచయత్రాయం పురుషో మ్రియత ఉదస్మాత్రామంచాహో నేతి నేతి హోవాచయాజ్ఞవల్క్యోత్రైవ సమవనీయంతే స ఉచ్ఛ్రయత్యాధ్మాయత్యాధ్మాతో మృతశ్యేతే యాజ్ఞవల్క్యేతి హోవాచయత్రాయం పురుషో మ్రియతే కిమేనం నజహాతీతి నామేత్యనంతం వై నామానంతా విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి యాజ్ఞవల్క్యేతి హోవాచయత్రాస్య పురుషస్య మృతస్యాజ్ఞం వాగప్యేతి వాతం ప్రాణక్రక్రురాదిత్యం మమశ్చంద్రం విషశ్రోత్రం పృథివీజ్ఞే శరీరమాకాశమాత్మౌషధీర్లోమాని వనస్పతీయంతే సా అప్సు లోహితం చ రేతస్య నిధీయతే వాయం తదా పురుషో భవతి జాహరసోమ్యహస్తమాత్తభాగావాత్యవేదిష్యావో ననాదే తత్సజనమితి సౌభోత్రమ్యమంత్రయాంచక్రాదే కౌభయజోచతు కర్మహైవ తదోచతురథయత్రసజ్ఞే సతు కర్మహైవ తత్ప్రసజ్ఞే సతు పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపే నేతి తతో భజా ఆప్తభాగ ఉపరరామా